జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో రామచంద్రస్వామి పట్టాభిషేక ఘట్టాన్ని వివరించుకుంటూ ఉన్నాం. సుమంత్రుడు కైకేయి మందిరంలో ఉన్న దశరథ చక్రవర్తి వద్దకు వెళ్ళాడు. కైకమ్మ చెప్పింది, రాముడిని ఇక్కడికి తీసుకురావయా అని. అంటే అలాగేనమ్మా అని చెప్పి వచ్చాడు, రాముని మందిరానికి వచ్చాడు. స తదంతఃపురం ద్వారం సమతీత్య జనాకులం ప్రవివిక్తాం తతః కక్ష్యాం ఆససాద పురాణవితూ. జనం నిండిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా అయోధ్య అంతా కూడా, పట్టణం అంతా నిండిపోయారు. అంతఃపురము, ప్రాకారాలు ఇక ఆ రోజు అడ్డు పెట్టేది లేదు కనుక అందరూ కూడా చేరిపోయారు అక్కడికి. చాలా చోట్ల స్త్రీలే కాపలా కాస్తూ ఉన్నారు. వారందరూ కూడా సుమంత్రునికి గౌరవంగా వందనం చేశారు, గౌరవించారు, స్వాగతం పలికారు. ఆ వార్త తెలియచేయటానికి వచ్చాను అని చెప్పాడు సుమంత్రుడు. అలా కక్షలు ఎన్ని ఉన్నావో అవన్నీ దాటుతూ వెళ్ళాడు ఆయన. వెళితే అక్కడికి రాముడు ఎలా ఉన్నాడు అంటే, సితయా స్థితయా పార్శ్వతశ్చాపి వాళవ్యజనహస్తయా దదర్శ సూతః పర్యంకే సౌవర్ణే స ఉత్తరచ్ఛదే. సౌవర్ణ పర్యంకం బంగారు పీఠమట, దానిపైన ఒక వస్త్రం వేసి ఉంచారు. వరాహ రుధిరేణాభం సుచినాచ సుగంధిన అనులిప్తం పరార్ఘ్యేన చందనేన పరంతపం. ఆ సమయంలో సీతామహాదేవి ఎర్రని చందనం, ఎర్ర చందనం పూస్తూ ఉన్నది. ఆమె ఎవరిని కూడా రానియరు ఆ సమయం. అలాంటి సమయంలో సుమంత్రుడిని అనుజ్ఞ ఇచ్చారు. ఆ గంధాన్ని పూసిందా తల్లి పక్కన నుంచుని వింజామర వీస్తూ ఉన్నది ఆరటానికి. అలా ఉపేతం సీతయా భూయ చిత్రయా శిశినం యథా. చంద్రునిలాగా, చిత్తానక్షత్రముతో కూడినటువంటి చంద్రునిలాగా, అది చైత్రమాసమే కనుక అలా ప్రకాశిస్తూ ఉన్నాడు చంద్రుడు. అలా రామచంద్రస్వామి కూడా, రామచంద్రుడు భూమి మీద ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నారు. చాలా గొప్ప దర్శనం అది. దానిని చూశాడు సుమంత్రుడు. అలా చూసి వారికి వవందే వందనం చేశాడు రామునికి. రాముడు వందనం చేశాడు సుమంత్రునికి. అతడు కూడా మరి గొప్ప వాడు, వయస్సులో పెద్దవాడు మంత్రుడు. అక్కడ అంత ఆనందంగా ఉన్నాడు. అలా రాముడు రాజు రమ్మన్నాడని రాజాదేశాన్ని వినిపించాడు. అంటే చాలా సంతోషంతో సీతమ్మకు చెప్పాడు, ఆమె కూడా నాకు తల్లే కదా, ఇద్దరూ కలిసి నన్ను అలంకరించాలి అనుకుంటూ ఉంటారు. చాలా సంతోషించి ఉంటుంది మా చిన్నమ్మ కైకమ్మ, కనుక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరితే సీతమ్మ కూడా వచ్చింది. పతి సమ్మానిత సీత భర్తారమసితే క్షణ ఆద్వారమను వవ్రాజమంగళాని అభిదధ్యుషీ. మంగళములు చేస్తూ ఆమె వచ్చింది. ఎక్కడి వరకు వచ్చింది అనంటే, ఆ ద్వారం అనువవ్రాజ ద్వారం వరకు వచ్చిందట. అంతఃపుర ద్వారం అది, వారి అంతఃపురం మొత్తం కాదు. అక్కడ వరకు వస్తే పతి సమ్మానిత, భర్త ఆమెడను స్వకంఠాద్ ఉన్ముచ్చ దత్త ముక్తామాలిక, తన మెడలో ఉన్నటువంటి ఒక దండ తీసి సీతమ్మ మెడలో వేశాడు. అలా సమ్మానించాడు. అంటే ఇక్కడ పరాశర భట్టరు వారు సమ్మానము అని అంటే మరొక అర్థాన్ని చెబుతారట. ఇక్కడ ఏమిటంటే, పాద పల్లవ స్పర్శ పూర్వకం సాంత్విత ఇది భట్టారకాహ. అంటే ఆమె వచ్చేస్తూ ఉన్నది, ఆమె ఇంకా ముందుకు వస్తే చాలా ఇబ్బందులు కలగవచ్చు అని చెప్పి ఆమెను అక్కడే ఆపాలి అని చెప్పి అడుగు పైకి అలా ఎత్తింద బయట పెట్టడానికి ఆయన చెయ్యి ఎలా పెట్టాడు, ఆమె పాదాన్ని తాకింది చెయ్యి, అంటుకున్నది. అది పాదం పట్టుకున్నట్టు అయ్యింది. ఆగు అన్నట్లుగా అయ్యి వెంటనే వెనక్కి తీసేసిందమ్మా, ఇక ముందుకు వేయలేదు అడుగు. అది ఒక విచిత్రమైన విశేషమైన సన్నివేశము అంటారు పెద్దలు, అంటూ ఉంటారు. ఇలా ఇలాంటి విషయాలని అనుభవిస్తూ ఉంటారు పెద్దలు. అలా బయలుదేరాడు ఆ రాముడు. అందరూ కూడా నమస్కారాలు చేస్తూ ఉన్నారు. అందరి నమస్కారాలని స్వీకరిస్తూ ప్రతి నమస్కారాలు చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఇంత జనం ఉన్నారా, మొత్తం నిండిపోయారు. పట్టు వస్త్రాలు, వాణి ముత్యాలు, మంచి స్ఫటికాలు అంగళ్ళ నిండా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎక్కడేయండి అంగళ్ళు అని అంటే బయటకే ఉన్నా వచ్చారా? అది అంతఃపురమే చాలా పెద్దది, ఒక తిరణాల్లాగా అక్కడ ఉత్సవంలాగా ఉంది కనుక అక్కడికి తెచ్చి అమ్మేస్తూ ఉన్నారు. ఎవరి దాంట్లో వారు ఉంటారు అన్నమాట, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నది అంతా ఒక పెద్ద ఉత్సవంలాగా ఉన్నది. అయోధ్య అంతా కూడా రాముని యొక్క అభిషేకం కోసము ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. అలా వారందరినీ దాటుతూ వచ్చాడు. వచ్చి సదదర్ శాసనే రామో నిషణ్ణం పితరం శుభే కైకేయీ సహితం దీనం ముఖేన పరిశుష్యత. సదదర్శ రాముడు దర్శించాడు. ఎలా ఉన్నాడు తండ్రి? కానీ ముఖం ఎండిపోయి ఉన్నది, దీనంగా ఉన్నది. అసలు ఏ రకమైన కళ లేదు, సంతోషం లేదు. నిన్నటి ఆనందం ఏమిటి, ఈరోజు ఈ విషాదం ఏమిటి అనుకున్నాడు. నమస్కరించాడు తండ్రికి. ఆ తర్వాత కైకమ్మకు కూడా నమస్కరించాడు. ఆ దుఃఖం పొంగి పొరలిపోయింది దశరథునికి. రామా అన్నాడంతే ఇంకా అవతల మాట రాలేదు ఆయనకి, పెగల్లేదు. ఏం చెప్పడానికి రాలేదు, దుఃఖంతో నిండిపోయింది, గొంతు పూడిపోయింది. ఇది చూడలేకపోయాడు రాముడు. ఏమిటిది ఈ పరిస్థితి అనుకుంటూ లోపల లోపల అనుకుంటూ ఉన్నాడు ఏమిటిది అని. అప్పుడు ఆ కైకమ్మ చెబుతూ ఉంది, రామా నీకు తెలియకుండానే పూర్వం జరిగినాయ్యా కొన్ని. ఏమిటి అని అంటే, నేను యుద్ధంలో 2 సార్లు నేను సహాయం చేశాను, నాకు సంతోషించి 2 వరాలు ఇచ్చాడు. అయితే ఆ వరాలు మరి తీర్చడానికి సిద్ధమే, కానీ మరి తండ్రి వరాలు మరి నువ్వు తీర్చడానికి సిద్ధమేనా, తండ్రి మాటను పాటిస్తావా అంటే, తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞ యదభిలక్షితం కరిష్యే ప్రతిజానీచ రామోద్విర్ణ అభిభాషతే. ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తూ ఉంది చూడండి, మరి ఎంత రాజనీతి అదంతా. రామా అంటే అలాగేనమ్మా, చేస్తానమ్మా, నా తండ్రి ఏది చెబితే అది చేస్తా. ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతూ ఉన్నా రామోద్విర్ణాభిభాషతే. రాముడు 2 మాటలు మాట్లాడాడు. ఇది ఒక విశేష శ్లోకం ఇది. రాముడు 2 మాటలు మాట్లాడాడు సుమా అన్నాడు రాముడు. అంటే ధైర్యం వచ్చింది, ఇక తన దుష్ట ఆలోచన పన్నింది అనుకున్నది పన్నాగము వినిపిస్తూ ఉన్నది. ఏమిటి అని అంటే, ఒక వరము ఇదే సమయానికి నా కుమారుడు భరతునికి పట్టాభిషేకం జరగాలయ్యా, ఈ సంభారాలు ఇలాగే ఉంటాయి, నేను కబురు పంపిస్తాను అక్కడికి, నీవు 14 సంవత్సరాలు అడవుల్లోకి వెళ్ళాలి అని. ఇది వతస్యాం పరుషం వదంత్యాం నచైరో రామ ప్రవివేశ శోకం. పరుషమైనటువంటి మాట మాట్లాడింది, కానీ రామునికి నప్రవివేశ శోకం అంటూ ఏమీ లేదు. నప్రవివ్యధే ఏమాత్రము కూడా వ్యధ చెందలేదు. రాముడు చాలా ఆనందంగానే ఉన్నాడు. రాజు దశరథ చక్రవర్తి మాత్రం ఈ అన్ని దైన్యము ఆయనదే, వ్యధ ఆయనదే, తప్తము ఆయనదే. ఆ విధంగా అయిపోయాడు పాపం ఆయన. మరి ఇంకేం చేయగలడు, ఇంకేమీ చెయ్యలేడు దశరథుడు. సత్యానికి కట్టుబడి ఉన్నాడయ్యా నీ తండ్రి, నువ్వు త్వరగా వెళ్తేనే ఆయన లేచి దంతధావనం చేస్తాడు, స్నానము భోజనము లేకపోతే అప్పటి వరకు చేయడు అని కూడా చెప్పింది. కానీ మరేం చేస్తాడు ఇంకా దశరథుడు, ఏమీ అనలేక వచ్చిన కోపాన్ని శరీరమంతా ఉడికిపోయింది. రాత్రి తెల్లవార్లు నిద్రలేదు, బీపీ బాగా పెరిగిపోయి ఒక్కసారి కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు. పడిపోతే అదిగో చూసావా, మరి ఇక నువ్వు వెళ్తేనే లేస్తాడు అన్నది. సరేనమ్మా అలాగే అని చెప్పి నేను బయలుదేరి వెళ్ళిపోతాను అని వచ్చాడు. నా తల్లికి నా భార్యకు కూడా చెప్తానమ్మా, ఈ సమయము ఇంతవరకే నన్ను అనుమతించు అంటే అలాగే నాయన అలాగే అన్నది. అంటే బయలుదేరి వచ్చేసాడు, వారికి నమస్కారం చేశాడు, ప్రదక్షిణ తిరిగాడు. వచ్చేసి రాముడు ఆర్తశబ్దో మహాన్యజ్ఞే స్త్రీణాం అంతఃపురే తదా తస్మిన్ తు పురుషవ్యాఘ్రే నిష్కామతి కృతాంజలవో అలా అంజలి చేసి రాముడు వస్తే ఈ వార్త గుప్పున పొక్కిపోయింది. అంతా అంతఃపురంలో రాణులందరికీ తెలిసిపోయింది, అందరికీ ప్రజలకి తెలిసిపోయింది. ఒక్కసారి అందరూ కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఇదేమిటి పిడుగులాంటి వార్త ఎలా వినిపించింది అని అనుకుంటూ ఉండగానే వచ్చేశాడు కౌసల్య మందిరానికి. వచ్చాడు ఆ కక్షలు దాటుకుంటూ వెళ్ళి ఆ తల్లికి నమస్కరించాడు. ఆమె పూజలు చేయిస్తోంది, మంగళములైనటువంటి ఆభరణాలు పట్టు వస్త్రాలు ధరించింది, తెల్లని వస్త్రాలు, హోమాలు చేయిస్తూ ఉంది. పూజలే పూజలు, ఆ తల్లి పాపం ఆమెకేం తెలుసు ఈ పిడుగుపాటు. వచ్చి చెప్పాడు, ఇంకా ప్రణమిల్లాడు, నమస్కరించాడు, ఏమి చెప్పలేదు. ఇంకా కౌగిలించుకుని శిరస్సును మూర్కొని, రమా నీవు వృద్ధులు, ధర్మపరులు, రాజర్షులు, మహాత్ములు అయినటువంటి వారిని అందరినీ కూడా సేవించినటువంటి పుణ్యముసుమా ఇది, నువ్వు చాలా కీర్తిని పొందుతావు, ఈరోజు ఇక్కడే భోజనం చేయి, ఎప్పుడే ఎందుకు ఇప్పుడే చేయని ఆసనం వేస్తూ ఉంటే, అమ్మా కాదమ్మా ఇప్పుడు కాదు, నాకు నాకు ఆసనంతో పని లేదు, మారిపోయింది పరిస్థితులన్నీ కూడా, ఎంతవరకే వచ్చేసి నీ తల్లి నీకు తెలియదమ్మా. ఈ సంగతి నీకు, సీతకు, లక్ష్మణునికి కూడా దుఃఖం కలిగిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు వచ్చేసినాయి అమ్మా. ఏమిటి అని అంటే, నేను దండకారణ్యానికి వెళ్ళిపోతూ ఉన్నా, ఈ సమయంలో నాకెందుకమ్మా ఇంకా నారచీరలు ధరించి వెళ్ళిపోవాలి. నేను దండకారణ్యము, భరతుడికి పట్టాభిషేకము, నిర్ణయం మారిపోయింది రాజుగారిది అనగానే ఒక్కసారి ఇరుసుకు పడిపోయింది ఆ తల్లి. ఏం చేస్తుంది మరి, ఇంకేం చేయగలిగేది లేదు కదా. అలా పడిపోయి లేచింది, లేచి దుఃఖిస్తూ ఉన్నది. ఇదేమిట్రా నాన్న ఇటువంటి స్థితి ఏమిటి, అసలు నాకు అసలు బిడ్డలే పుట్టకపోతే లేదు, సంతానం లేదు అనుకుని ఒక ఏడు పేర్చి ఊరుకునేదాన్ని. మహానుభావుడువి, మహాపురుషుడువి నీవు, ఇలా పుట్టావు, ఇటువంటి వాడివి, నిన్ను చూసి నా దుఃఖాన్ని మింగుకున్నా. కేవలం పేరుకు మాత్రమే పట్టపురాణి, కానీ ఆ గౌరవాలన్నీ గంగ కలిసిపోయిని. ఇటువంటి స్థితిలో నీ పట్టాభిషేకాన్ని విని పరమానందంగా ఉంటే నేను ఏం చేయాలయ్యా. ఇంకా సదీన ఇవ శోకార్తో విషణ్ణ వదనద్యుతి, దుఃఖంతో పడిపోతూ ఉన్నది. లక్ష్మణుడు కూడా వచ్చేశాడు, సీతమ్మ కూడా అక్కడే ఉన్నది. అందరూ కూడా ఏమిటి ఈ స్థితి, ఏమిటి ఇదేమిటి ఇదేమిటి అనుకుంటూ అందరూ కూడా దుఃఖం పడుతూ ఉన్నారు. కానీ ఎవరు ఏం చేయగలుగుతారు, ఎవరి ఆలోచన వారిలో ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్కరే ఇంకా ఏం చేయాలి అని అంటే ఎవ్వరూ ఏమీ చేయలేనటువంటి స్థితి. అలాంటి స్థితిలో లక్ష్మణస్వామి ఆయన ఒక్కసారిగా తన నిర్ణయాన్ని చెప్పటానికై ఆయన సిద్ధమయ్యాడు. అదేమిటో రేపు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.